217 హ్రీంకార కందరాసింహి సం ఛా హ్రీంకార కందరాసింహి పర్వత శిఖాగ్ర నర్తిగుహా కందరా దరిత్యర్థ వేదమోడి పఠిత హ్రీంకారస్య గ్రామ్య విషయలిప్సు ప్రాణి ప్రవేశ యోగ్యత వికలతయ కందలోపమా తత్ర యథా సింహీ శ్వేతర ముద్ర మూగ ప్రవేశ సటాదిస్వ వ్యాప్య చిహ్న నుమిత తస్యాః స్వాశ్రయమాత్రతాం ధీరస్య తత్పరిసర నఖ నిర్ఘాతముకా భయహేతు 323 శంకర గ్రంథరత్నావళి ఫలాది ప్రాప్తిం చ నయతి తథా మంద్రభక్తి తంద్రి బుభుతెగాది కలుషిత పరిచ్ఛిన్నాభిమాన దేవతాంతర ప్రతిపాదక బీజతను స్వదైన తైకభాను కామితార్థం చ ప్రాపయతీతి సింహి పమిత సతీ తథోచ్యతే ఓం హ్రీం కారకందరాతే సింహే నమః ఆం వి పర్వత శిఖరాగ్రమందు ఉండునట్టి గుహకు కందరాయనిపేస వేదమౌళి ఉపనిషత్ పరితమైన హ్రీంకారము గ్రామ్య విషేచ్ఛంతో సంచరించు ప్రాణులకు ప్రవేశించుటకు శకశక్యము కానందున పర్వతగుహూపా మానముగా చెప్పబడినది. ఆ గుహలో ఉన్న యాడు సింహము తన జాతి కానట్టి శుద్ర మూగములు ఆ గుహలో ప్రవేశించుటకు భయకారణమైన సటాదుల చేతకేసరముల చేత తన యందు వ్యాపించియున్న చిహ్నముల వలన గుహ తనకు ఆశ్రయమాత్రముగా నుండుట యూహింపబడును. తాదృశమైన యూహకు విషయమై ధీరుడైన వ్యక్తికి తగ్గుహ పరిసర ప్రాంతము నందు నఖ నిర్ఘాతములైన ముక్తాఫల ప్రాప్తిని కలుగజేయును. ఆ రీతిగా మందభక్తి తండ్రి బుభుక్షాదుల చేత కలుషితము పరిచ్ఛిన్నమునైన దేవతాంతర ప్రతిపాదకమైన శ్వేష్టదేనపై కభావమును బీజరూపముతో కామితార్థమును ప్రసాదించినదగుట చేత స్త్రీజాతి సింహముతో పోల్చబడినదే పరదేవత హ్రీంకార కందరాసింహ అని భక్తుల చేత గుణ సంకీర్తనము చేయబడుచున్నదని 324 లలితా త్రిశతీ భాష్య 325 భావము సింహీం సింహముఖం సభీం భగవతః ప్రోత్ఫుల్ల నేత్రోజ్వలాం అనువచనమిచ్చటయను సందేహము